నూట ఐదు హరారాధ్య సం ధా హరారాధ్య హరేణ స్వభర ఆరాధితుం యోగ్య కేవల సచ్చిదానందరూపత్వాత్ ఓం హరారాధ్యాయే నమః ఆం వి పరమేశ్వరి శుద్ధ సచ్చిదానంద స్వరూపిణి అందువలన తన భర్తయైన ఈశ్వరుని చేత ఆరాధింపబడుటకు నూట తొంభే లలితాత్రిశతీ భాష్య యోగ్యగాన హరారాధ్య ఎని భక్తులచే గానము చేయబడుచున్నది